ఓం నమస్తే తే రుద్ర రుద్రమన్యవే మన్యవ ఉతో ఉదోతే ఉదోయుతో తయిషవే ఇషవే నమః నమైతి నమః బాహుభ్యాముక బాహుభ్యామితి బాహుభ్యాం ఉదతే తే నమః నమైతి నమః యాతే తే రుద్ర రుద్రశివా శివా తనూ తనూరఘోరా అఘోరాపాపకాశినీ అపాపకాశినీత్యపాపకాశినీ పయాన నస్తన్వా తన్వా సంతమయా సంతమయా గిరీసంత సంతమయే దిశం తమయా గిరీసంతాభి గిరీసంతేతి గిరీశంత అభిచాకషీ చాకషీతి చాకషీ యామిషుం ఇషుం గిరిసంత గిరిసంత హస్తే గిరిసంతేతి గిరిసంత హస్తే జుహర్షి యుధర్ష్యస్తవే హస్తవైత్యస్తవే శివాంగీరిత్ర గిరిత్రతాం గిరిత్రేతి గిరిత్ర తాం పూరు పురుమా మాహీంసీ హీంసీ పురుషం పురుషం జగత్ జగదితి జగత్ శివే నవచసా వచసా త్వా త్వా గిరీశా గిరిశాచ్ఛ గిరిశేతి గిరిశా అచ్చా వదామతి వదామసీతి వదామతి యథాన నస్వర్వం సర్వమితి ఇద్జగత్ జగదయక్ష్మం అయక్ష్మాం సుమనాః సుమనా అసత్ సుమనా ఇతి సుమనాః అసదిత్యసత్ అధ్యవోచత్ అవోచదధివక్త అధివక్త ప్రథమ అధివక్తేత్యధి వక్త ప్రథమో దైవ్యాః దైవ్యోభిషక్ విషదితి విషక్ అహినేభ్యశ్చ చ సర్వాన్ సర్వాన్ జంభయన్ జంభయన్ సర్వాః సర్వాశ్చ చ యాతు ధాన్యాః యాతు ధాన్యో ధరాతీ యాతు ధాన్యైతి యాతు ధాన్యాః అధరాతీ పరాః పరాః సువా సువేతి సువా అసౌయః యః సాంద్రః సాంద్రో అరుణః అరుణ ఉత ఉత బభ్రుః బభ్రుస్సు మంగళాః సుమంగళ ఇతి సు మంగళాః ఏ చ చైనం ఏనాం రుద్రాః రుద్రా అభితాః అభితో దిక్షు దిక్షు శ్రుతాః శ్రుతాః సహస్రశః సహస్రశో వా సహస్రశ ఇతి సహస్ర సహ అవైషాం ఏలాహ హేళ ఈమహే ఈమహ ఇతి ఈమహే అసౌయః యో వసత్పతి అవసత్పతి నీలగ్రీవః అవసత్పతి ఇత్యాహ సత్పతి నీలగ్రీవో విలోహితః నీలగ్రీవ ఇతి నీలగ్రీవః విలోహిత ఇతి విలోహితః కుతైనం ఏనం గోపాః గోపాదృష్టన్ అదృష్టన్నదృష్టన్ అదృష్టన్నుదహార్యాః ఉదహార్యస్తః ఉదహార్యైత్యోదహార్యాః స దృష్టః దృష్టో మృళయాతి మృళయాతి నః నగితి నః నమాహస్తో అస్తు నీలగ్రీవాయ నీలగ్రీవాయ సహస్రాక్షాయ నీలగ్రీవాయే నీల గ్రీవాయ సహస్రాక్షాయ నీరుషే సహస్రాక్షాయేతి సహస్ర అక్షాయ నీరుష ఇతి నీరుషే అథోయే అథోయిష్యతో ఏ అస్య అస్య సత్వానః సత్వానోహం అహం తేభ్యః తేభ్యో కరం అకరం నమః నమైతి నమః ప్రమంచ ధన్వానః ధన్వానస్త్వం త్వమభయోః ఉభయోరాజ్ఞో ఆశ్నోజ్యామిచ్చే హస్తే హస్తయుషావ ఇషావ పరా పరాగవ భగవో భగవైతి భగవేతివప విద్యను విద్యమితి విద్యం గణుకపర్దినా కపర్దినో విశల్య విశల్యో బాణవాన్ విశల్యై విశల్య బాణవాన్ ఉత బాణవాణి బాణవాన్ ఉదేచ్యుత అనేసన్నస్ అశావ ఆభు ఆభురస్ అషంగి నిషంగతి నిషంగి పరీషే జంబాన జంబానో హేతి హేతిరస్మాన్ అస్మాన్ ప్రణక్తు ప్రణక్తు విశ్వత విశ్వతే విశ్వత అథోయ అథో ఇథో యీషుధి ఇషుధిస్తవ ఇషుధిషుద్ధి తవారే ఆరే అస్మత్ అస్మన్నిదేహి గ్రేహితం తమితం జాతే ఏజన్మేషుష్టమ మేషుష్టమహస్తే మేషస్తమేతి మేషు తమ హస్తే బూవ బూవ తే ధను ధనురితి ధను తయాస్మాన్ అస్మాన్ విశ్వత విశ్వతస్వం తమయక్ష్మయా అయక్ష్మయా పరీ పరీ భుజ భుజేతి భుజ అవతత్యధనో అవతత్తేత్యవ సహస్రాక్ష సహస్రాక్షతేషుధే సహస్రాక్షేతి సహస్ర అక్ష సతేషుధైతి శత ఇషుధే శ్రీయ కళ్యాణీయతి శ్రీయ కళ్యాణ ముఖా ముఖా శివ శివోనా సుమనా సుమనా భవ సుమనాయితి సుమనా భవేతి భవ నమస్తే ఆయుధాయ ఆయుధాయ నాగతాయ అనాగతాయ విష్ణవే కృష్ణవైతి కృష్ణవే భువాభ్యాముతా ఉదతే తే నమ నమో బాహుభ్యాం బాహుభ్యాం తవ బాహుభ్యామితి బాహుభ్యాం తవ ధన్వనే ధన్వనైతి ధన్వనే మానా నో మహాంతం మహాంతముత ఉతమా మానా నో అర్భకం అర్భకం మా మానా నుక్షంతం ఉక్షంతముత ఉతమా మానా నుక్షితం ఉక్షితమిత్యుక్షితం మానా నో వధీ వధీ పితరం పితరం మా మోత ఉత మాతరం మాతరం మా మానా నప్రియా ప్రియాస్తన్వా తన్వో రుద్ర రుద్రరీరిషరిషోకేతనాయే తనాయ ఆయుషి ఆయుషి గోషు గోష్స్వేషు అశ్వేషు రీరిషరిషిరిష వీరాన్ రుద్ర రుద్రభామినా భామినో వధీ వధీర్హవిష్మంత హవిష్మంతస్తరం సదమిత్ సదమివాహవామహే హవామహ ఇది హవామహే హిరణ్యవాహవే నాన్యే హిరణ్యవాహవైతి హిరణ్య బాహవే సేనాన్యే దిశాం సేనాన్యమితి సేనా దిశాంచ చ పతయే పతయే నమః నమో నమః నమో వృక్షేభ్యః వృక్షేభ్యో హరికేశేభ్యః హరికేశేభ్య పశూనాం హరికేశేభ్య ఇతి హరికేశేభ్యః పశూనాగ్ష్టిం జాయ కష్జారాజీమతేషీమతే పథీనా ద్విషీమత ఇషిమతే పథీనాయ హరికేషాయోపవీతినే హరికేషాయేతి హరికేషాయ ఉపవీతినే పుష్టానాహం ఉపవీతినైత్యోపవీతినే పుష్టానాహం బభ్రుషాయ బభ్రుషాయాధినే కావ్యాధినైత్యాధినే అన్నాభవస్ భవస్యేత్రీ జగతాగ్రుద్రాయ రుద్రాయాతాయినే ఆతాయినే క్షేత్రణ ఆతాయినైతాయినే క్షేత్రణాగ్ఞసూతాయ సూతాయంతి అహంతి వనానాగ్ఞేరోహీతాయ రోహీతాయ స్థపతయే స్థపతయే వృక్షాణాం వృక్షాణాం భువంతయే భువంతయే వాయువస్కృతాయ వాయువస్కృతాయోషధీనాం వాయువస్కృతాయేతి వాయువః కృతాయ ఓషధీనాం మంత్రిణే మంత్రిణే వాణిజాయ వాణిజాయ కక్షాణాం కక్షాణాముచ్చైర్ఘోషాయ ఉచ్చైర్ఘోషాయ క్రందయతే ఉచ్చైర్ఘోషాయేత్యుచ్చై ఘోషాయ ఆక్రందయతే వత్తీనాం ఆక్రందయతైత్యాహ క్రందయతే పత్తీనాం కృష్ణాయతాయ కృష్ణాయతాయ ధావతే కృష్ణాయతాయేతి కృష్ణ ఆయతాయ ధావతే సత్వానాం సత్వానాగ్నేసహమానాయ సహమానాయ నిమ్యాధినే నిమ్యాధిన ఆవ్యాధినీనాం నిమ్యాధినైతీని వ్యాధినే ఆవ్యాధినీనాం ప్రభుభాయ ఆవ్యాధినీనామిత్యాహ వ్యాధినీనాం కపుభాయ నిషంగినే నిషంగినే స్థేనానాం స్థేనానాం నిచేదవే నిచేదవే పరిచరాయ నిచేదపరితీని చేదవే పరిచరాయారణ్యానాం పరిచరాయేతి పరిచరాయ అరణ్యానాం వంచతే వంచతే పరివంచతే పరివంచతే స్థాయూనాం పరివంచతైతి పరి వంచతే స్థాయూనాం నిషంగినే నిషంగిన ఇషుధిమతే ఇషుధిమతే తస్కారాణాం ఇషుధిమత ఇతి ఇషుధిమతే తస్కారాణాగ్నిశ్రికాయుభ్యాకాయుభ్యో జిగాగ్నిసభ్య శ్రికాయుభ్యైతి శ్రికాయిభ్యా జిగాగ్నిసభ్యోమిష్ణతాం జిగాగ్నిసద్భ్యిగాగ్నిసద్భ్యః ఉష్ణతామసిమద్భ్యాః అసిమద్భ్యో నక్తం అసిమద్భ్యైత్యసిమద్భ్యాః నక్తం చలద్భ్యః చలద్భ్యో వికృంతానాం చలద్భ్యైతి చలద్భ్యః వికృంతానామితి వికృంతానాం ఉష్ణీషిణే గిరిచరాయ గిరిచరాయ కులుంచానాం గిరిచరాయేతి గిరిచరాయ కులుంచానామిషుమద్భ్యాః ఇషుమద్భ్యోజం వాయుభ్యాః ఇషుమద్భ్యైతి ఇషుమద్భ్యాః ధన్వాయుభ్యశ్చ ధన్వాయుభ్యైతి ధన్వాయిభ్యాః శవః వ ఆతన్వానేభ్యాః ఆతన్వానేభ్యః ప్రతిదధానేభ్యః ఆతన్వానేభ్యైత్యా తన్వానేభ్యాః ప్రతిదధానేభ్య ఆయచ్చద్భ్యః ప్రతిదధానేభ్యైతి ప్రతిదధానేభ్యః ఆయచ్చద్భ్యోస్యభ్యః ఆయచ్చద్భ్యైత్యాయచ్చద్భ్యః అస్యద్భ్యో విసృజద్భ్యాః అస్యద్భ్యైత్యస్యద్భ్యః విసృజద్భ్యో విద్యద్భ్యః విసృజద్భ్యైతి విసృజద్భ్యాః విద్యద్భ్యస్వపద్భ్యాః విద్యద్భ్యైతి విద్యద్భ్యాః స్వపద్భ్యో జాగ్రద్భ్యః స్వపద్భ్యైతి స్వపదేభ్యాః జాగ్రద్భ్యశయానేభ్యః జాగ్రద్భ్యైతి జాగ్రద్భ్యః ఆశయానేభ్య ఆదీనేభ్య ఆదీనేభ్యష్టద్భ్య తిష్టద్భ్యోదావద్భ్య తిష్టద్భ్యైతి విత్తాదిభ్యః దావద్భ్యస్తవాభ్యః దావద్భ్యైతి దావద్భ్యః సభాభ్యః సభాపతిభ్యః సభాపతిభ్యోశ్వేభ్యః సభాపతిభ్యైతి సభాపతిభ్యః అశ్వేభ్యోస్వాపతిభ్యః అశ్వాపతిభ్యః ఆవ్యాధినీభ్యః అశ్వాపతిభ్యైత్యశ్వాపతిభ్యః ఆవ్యాధినీభ్యో వివిధ్యంతేభ్యః ఆవ్యాధినీభ్యైత్యాః వ్యాధినీభ్యః వివిధ్యంతేభ్య ఉగణనాభ్యః వివిధ్యంతేభ్యైతేభి విద్యంతేభ్యః ఉగణనాభ్యస్త్రేమ్మదేభ్యః శ్రేమ్మదేభ్యో గణేభ్యః గణేభ్యో గణపాదిభ్యః గణపాదిభ్యో వ్రాతేభ్యః గణపాదిభ్యైతి గణపాదిభ్యః రాతేభ్యో వ్రాతపతిభ్యః ప్రాతపతిభ్యో వృత్సేభ్యః రాతపతిభ్యైతి వ్రాతపతిభ్యః వృత్సేభ్యో వృత్సపతిభ్యః వృత్సపతిభ్యో విరోగేభ్యః వృత్సపతిభ్యైతి వృత్సపతిభ్యః తిరోవేభ్యో విశ్వరోవేభ్యః తిరోవేభ్యైతి రోవేభ్యః విశ్వరోవేభ్యః సేనాభ్యః విశ్వరోవేభ్యైతి విశ్వరోవేభ్యః సేనాభ్యః సేనానిభ్యః సేనానిభ్యో రథిభ్యః సేనానిభ్యైతి సేనానిభ్యః రథిభ్యో అరథేభ్యః రథిభ్యైతి రథిభ్యః అరథేభ్య క్షత్రిభ్యః క్షత్రిభ్యః సంగ్రహీతృభ్యః క్షత్రిభ్యైతి క్షత్రిభ్యః సంగ్రహీతృభ్యో మహద్భ్యః సంగ్రహీతృభ్యైతి సంగ్రహీతృభ్యః మహద్భ్యో అర్భకేభ్యః మహద్భ్యైతి మహద్భ్యః అర్భకేభ్యైత్యర్భకేభ్యః తక్షభ్యో రథకారేభ్యః తక్షభ్యైతి తక్షభ్యః రథకారేభ్యః కులాలేభ్యః రథకారేభ్యైతి రథకారేభ్యః కులాలేభ్యః కర్మారేభ్యః కర్మారేభ్యో నిషాదేభ్యః నిషాదేభ్యః కుంజిష్టేభ్యః నిషాదేభ్యైతి నిషాదేభ్యః కుంజిష్టేభ్యః శనిభ్యః శనిభ్యో మృగయుభ్యః శనిభ్యైతి శనిభ్యః మృగయుభ్యః స్వభ్యః మృగయుభ్యైతి మృగయుభ్యః స్వభ్యః స్వపాదిభ్యః స్వభ్యైతి స్వభ్యః స్వపాదిభ్యో భవాయ స్వపాదిభ్యైతి స్వపాదిభ్యః భవాయ రుద్రాయ రుద్రాయ సర్వాయ సర్వాయ పశుపతయే పశుపతయే నీలగ్రీవాయ పశుపతయైతి పశుపతయే నీలగ్రీవాయ శ్రుతికంఠాయ నీలగ్రీవాయేతి నీలగ్రీవాయ శ్రుతికంఠాయ కపర్దినే శ్రుతికంఠాయేతి శ్రుతికంఠాయ కపర్దినే వ్యుక్తకేశాయ వ్యుక్తకేశాయ సహస్రాక్షాయ యుక్తకేశాయేతి వ్యుక్తకేశాయ సహస్రాక్షాయ శతధన్వనే సహస్రాక్షాయేతి సహస్రాక్షాయ శతధన్వనే గిరిశయాయ శతధన్వన ఇది శతధన్వనే గిరిశయాయ శిపివిష్టాయ గిరిశయాయేతి గిరిశయాయ శిపివిష్టాయ నీలుష్టమాయ శిపివిష్టాయేతి శిపివిష్టాయ నీలుష్టమాయేషు మదే నీలుస్తమాయేతి నీలు మాయ ఇషుమతే హ్రస్వాయ ఇషుమత ఇషు మదే హ్రస్వాయ వామనాయ వామనాయ బృహతే బృహతే వర్షీయసే వర్షీయసే వృద్ధాయ వృద్ధాయ సవృధే సవృధే ద్రియాయ సవృధి సవృధే అగ్ర్యాయ ప్రథమాయ ప్రథమాయాశవే ఆశవే జిరాయ అజిరాయ శీభ్యాయ శీభ్యాయ శీభ్యాయ శీభ్యాయోర్ణ్యాయ ఊర్ణ్యాయవసాన్యాయ అవస్వన్యాయ నాదేయాయ అవస్వన్యాయేత్యాగ సన్యాయ నాదేయాయ ద్వీప్యాయ ద్వీప్యాయేతి ద్వీప్యాయ జ్యేష్ఠాయ కనిష్టాయ కనిష్టాయ పూర్వజాయ పూర్వజాయ అపరజాయ పూర్వజాయేతి పూర్వజాయ అపరజాయ మధ్యమాయ అపగ్రాయేత్యపరజాయ మధ్యమాయ అపగల్భాయ అపగల్భాయ జఘన్యాయ అపగల్భాయేత్యపగల్భాయ జఘన్యాయ బుధ్న్యాయ బుధ్న్యాయ సోభ్యాయ సోభ్యాయ ప్రతిసర్యాయ ప్రతిసర్యాయ యామ్యాయ ప్రతిసర్యాయేతి ప్రతిసర్యాయ యామ్యాయ క్షేమ్యాయ క్షేమ్యాయ శ్లోక్యాయ శ్లోక్యాయ అవసాన్యాయ అవసాన్యాయోర్వర్యాయ అవసాన్యాయేత్యవసాన్యాయ ఉర్వర్యాయ కళ్యాయ కళ్యాయ వన్యాయ వన్యాయ కక్ష్యాయ కక్ష్యాయ శ్రవాయ శ్రవాయ ప్రతిశ్రవాయ ప్రతిశ్రవాయ ఆషుషేణాయ ప్రతిశ్రవాయేతి ప్రతిశ్రవాయ ఆషుషేణాయాసురథాయ ఆశుసేనాయేత్యాశుసేనాయ ఆసురథాయ శూరాయ ఆసురథాయేత్యాశుతథాయ శూరాయవభేదినే అవభేదినే బిల్మినే అవభేదిన ఇత్యవభేదినే బిల్మినే కవచినే కవచినే వర్మినే వర్మినే వరుథినే వరుథినే శ్రుతాయ శ్రుతాయ శ్రుతసేనాయ శ్రుతసేనాయ ఇందుభ్యాయ శ్రుతసేనాయేతి శ్రుతసేనాయ ఇందుభ్యాయ హనన్యాయ ఆహనన్యాయ విష్ణవే ఆహనన్యాయేత్యా హనన్యాయ విష్ణవే ప్రమసాయ ప్రమసాయ నిషంగినే క్రమసాయేతి బ్రాహ్మసాయ నిషంగిన ఇషుధిమతే ఇషుధిమతే తీక్ష్ణేషవే ఇషుధిమత ఇది శుధిమతే తీక్ష్ణేషవాయుధినే తీక్ష్ణేషవైతి తీక్ష్ణ ఈషవే ఆయుధినే స్వాయుధాయ సాయుధాయ సుధన్వనే స్వాయుధాయేతిషు ఆయుధాయ సుధన్వన ఇతిషు ధన్వనే శ్రుత్యాయ పథ్యాయ పథ్యాయ కాట్యాయ కాట్యాయ నీప్యాయ నీప్యాయ కుల్యాయ కుల్యాయ సరస్యాయ సరస్యాయ నాదేయాయ నాదేయాయ వైసంతాయ వైసంతాయ కూప్యాయ కూప్యాయ వట్యాయ అవట్యాయేధ్యాయ ఈధ్యాయ తప్యాయ ఆతప్యాయ మేఘ్యాయ ఆతప్యాయేత్యా తప్యాయ మేఘ్యాయ విద్యుత్యాయ విద్యుత్యాయ వర్ష్యాయ విద్యుత్యాయేతి విద్యాయ వశ్యాయ వశ్యాయ అవశ్యాయ వాత్యాయ వాత్యాయ రేష్మ్యాయ రేష్మ్యాయ వాస్తవ్యాయ వాస్తవ్యాయ వాస్తుపాయ వాస్తుపాయ సోమాయ వాస్తుపాయేతి వాస్తుపాయ సోమాయ రుద్రాయ రుద్రాయ తామ్రాయ తామ్రాయ అరుణాయ అరుణాయ సంగవే సంగవే పశుపతయే సంగవైతి సంగవే పశుపతాయ ఉగ్రాయ పశుపతాయతి పశుపతాయే ఉగ్రాయ భీమాయ భీమాయ అగ్రేవధాయ అగ్రేవధాయ దూరేవధాయ అగ్రేవధాయేత్యగ్రేవధాయ దూరేవధాయ హంత్రే దూరేవధాయేతి దూరేవధాయ హంత్రే హనీయసే హనీయసే వృక్షేభ్యః వృక్షేభ్యో హరికేశేభ్య హరికేశేభ్యస్తారాయ హరికేశేభ్యైతి హరికేశేభ్య తారాయ సంభవే సంభవే మయోభవే సంభవ ఇతి సంభవే మయోభవే శంకరాయ మయో భవతి మయ భవే శంకరాయ మయస్కరాయ శంకరాయేతి శంకరాయ మయస్కరాయ శివాయ మయకరాయేతి మయకరాయ శివాయ శివతారాయ శివతారాయేతి శివతారాయ వార్యాయ వార్యాయ అవార్యాయ ప్రతరణాయ ప్రతరణాయోత్తరణాయ ప్రతరణాయేతి ప్రతరణాయ ఉత్తరణాయ తీర్థ్యాయ ఉత్తరణాయేత్యుత్తరణాయ తీర్థ్యాయ కూల్యాయ కూల్యాయ షష్ట్యాయ షష్ట్యాయ ఫేన్యాయ ఫేన్యాయ శిఖత్యాయ శిఖత్యాయ ప్రవాహ్యాయ ప్రవాహ్యాయ కీంశిలాయ ప్రవాహ్యాయేతి ప్రవాహ్యాయ కీంశిలాయ క్షయనాయ క్షయనాయ కపద్దినే కపద్దినే పులస్తినే పురస్తిన హిరణ్యాయ హిరణ్యాయ ప్రపథ్యాయ ప్రపథ్యాయ వృజ్యాయ ప్రపథ్యాయేతి ప్రపథ్యాయ వృజ్యాయ గోష్ఠ్యాయ గోష్ఠ్యాయ కల్ప్యాయ గోష్ఠ్యాయేతి గోష్ఠ్యాయ కల్ప్యాయ గేహ్యాయ గేహ్యాయ హృద్యాయ హృద్యాయ నివేష్ట్యాయ నివేష్ట్యాయ కాట్యాయ నివేష్ట్యాయేతి నివేష్ట్యాయ కాట్యాయ గహ్వరేష్ఠాయ గహ్వరేష్ఠాయ షుష్ట్యాయ గహ్వరేష్ఠాయేతి గహ్వరేష్ఠాయ షుష్ట్యాయ హరిత్యాయ హరిత్యాయ వాగ్భేసవ్యాయ వాగ్భేసవ్యాయ రజస్యాయ రజస్యాయ లోప్యాయ లోప్యాయోలప్యాయ ఉలప్యాయోర్వ్యాయ ఊర్వ్యాయ సూర్యాయ సూర్యాయ వర్ణాయ సూర్యాయేతి సూర్యాయ వర్ణాయ పర్ణశదాయ పర్ణశదాయోద్గురమానాయ పర్ణశదాయేతి పర్ణశదాయ ఉద్గురమానాయాభిఘ్నతే ఉద్గురమానాయేత్యోతే గురమానాయ అభిఘ్నత ఆఖిదతే అభిఘ్నత ఇత్యభిఘ్నతే ఆఖిదతే ప్రఖిదతే ఆఖిదత ఇత్యాఖిదతే ప్రఖిదత ఇషు వృద్ధ్యా ప్రఖిదత ఇది ప్రఖిదతే ఇషువృద్భ్యో ఘనష్కృద్భ్యా ఇషువృద్ధ ఇది షుకృద్భ్యా ఘనష్కృద్భ్యశ్చ ఘనకృద్భ్య ఇది ఘనకృద్భ్యాః వక్కిలికేభ్యో దేవానాగ్నేభ్యో విచిన్వత్కేభ్యో విక్షిణత్కేభ్యాచిన్వత్కేభ్యైతి విచిన్వత్కేభ్యాక్షిణత్కేభ్యానిర్హతేభ్యక్షిణత్కేభ్యైతి విక్షిణత్కేభ్యాః ఆనిర్హతేభ్యై హతేభ్యాపే అంధరస అంధరసస్వతే పదే దరిద్ర దరిద్రనీలలోహిత నీలలోహితే నీలలోహిత ఆసాం ప్రజానాం ప్రజానామేషాం ప్రజానామితి ప్రజానాం తేషాం పశూనాం పశూనాం మాభేః భేర్మో మోరోతి మో ఇతి మో రోమో మోచ మో ఇతి మో శన నక్కిం కించన చనామామతే ఆమోదిత్యామతే ఇమా రుద్రాయ రుద్రాయ తవసే తవసే కపద్దినే కపద్దినే క్షయద్వీరాయ క్షయద్వీరాయ ప్రా క్షయద్వీరాయేతి క్షయద్ వీరాయ ప్రభారామహే ప్రభారామహే మతీ మతీరితి మతీ యథాశం శమసద్ అసద్విపదే ద్విపదే చతుష్పదే ద్విపద ఇది ద్విపదే చతుష్పదే విశ్వం చతుఃపద ఇది చతుః పదే విశ్వం పుష్టం పుష్టం గ్రామే గ్రామే అస్మిన్ అస్మిన్న నాతురం అనాతురమిత్యనాతురం యాదే తే రుద్ర రుద్ర శివా శివా తనూః తనూః శివా శివా విశ్వాహా విశ్వాహా భేషజీ భేషజీతి భేషజీ శివర్తస్య ఋతస్య భేషజీ భేషజీతయా తయా నః నో మృళ మృళజీవసే జీవస ఇతి జీవసే పరేణః నో హేతిః హేతి రుద్రస్య రుద్రస్య విద్యాత్ విద్యాత్తరి పరిపేషస్య దేశస్య దుర్మతిః దుర్మతిర్మహి దుర్మతిరితి దుర్మతిః మహీ గాత్ గాదితి గాత్ అవస్థిరా స్థిరా మఘవద్భ్యః మఘవద్భ్యస్తనుష్ప మఘవద్భ్యజితే మఘవద్భ్యః ధనుష్మేద్వాః మేద్వస్తోకాయ తోకాయ తనయాయ తనయాయ మృళా మృళేతి మృళా మేరుష్టమ శివతమ మేరుష్టమేతి మేధో తమ శివతమ శివ శివతమేతి శివ తమ శివోనా నస్సుమనాః సుమనాః భవ సుమనామితి సుమనాః భవేతి భవ రమే వృక్షే వృక్ష ఆయుధం ఆయుధం నిధాయ నిధాయ కృత్యం నిధాయేతి నిధాయ కృత్యం వసానః వసానాచర ఆచర చర పినాకం పినాకం బిభ్రద్ బిభ్రదాగహి ఆగహి గహీతి గహి వికీరిద్ర విలోహిత వికీరిద్రేతి వికీరిద్ర విలోహిత నమః విలోహితే దివి లోహిత నమస్తే తే అస్తు అస్తు భగవః భగవ ఇతి భగవః యాతే తే సహస్రం సహస్రాం హేతయః హేతయోన్యం అన్యమస్మద్ అస్మన్ని నివాపంతు భవంతు తాః తాయితి తాః సహస్రాణి సహస్రశః సహస్రశో భాః సహస్రైతి సహస్ర సహ బాహోస్తవ తవ హేతయా హేతయైతి హేతయా తాసామీశాన ఈశానో భగవ భగవత్పరాచీనా భగవైతి భగవ పరాచీనా ముఖా ముఖా కృధి కృధీతి కృధి అసంఖ్యాత సహస్రాణి అసంఖ్యాతేత్యసం ఖ్యాత సహస్రాణి ఏ రుద్రా రుద్రా అధి అధిభూమ్యాం భూమ్యామితి భూమ్యాం తేషాగ్నే సహస్రయోజనే సహస్రయోజనే వా సహస్రయోజనమితి సహస్రయోజనే అవధన్వాని ధన్వాని తన్మసి తన్మసీతి తన్మసి అస్మిన్మహతి మహత్యాన్నవే తన్నవేంతరిక్షే అంతరిక్షే భవాః భవా అధి అధీత్యధి నీలగ్రీవాశ్చిగంధాః నీలగ్రీవా ఇతి నీల గ్రీవాగంఠా దివం శితిగంఠా ఇతి శితిగంఠా దివాం రుద్రా రుద్రా ఉపశ్రుతా ఉపశ్రుతాశ్రుతా చర్వా అధ అధక్షమాచరా క్షమాచరా ఇది క్షమాచరా వృక్షేషు షష్మింజరా షష్మింజరా నీలగ్రీవా నీలగ్రీవా విలోహితా నీలగ్రీవా ఇది నీల గ్రీవా విలోహితా ఇది విలోహితా భూతానామధీపతయ అధీపతయో విశిఖాసాః అధీపతయ ఇత్యధీపతయ విశిఖాసః కపర్దినాః విశిఖాస ఇతి విశిఖాసాః కపర్దిన ఇతి కపర్దినాః పథాం పతిరక్షిణాః పతిరక్షిణ ఐలవృదాః పతిరక్షిణ ఇతి పతిరక్షిణాః ఐలవృదాః ఆయుర్విధాః ఆయుర్విధ ఇత్యాయుః విధాః దీర్ఘాని ప్రచరంతి ప్రచరంతి సుఖాహస్తాః ప్రచలంతీతి ప్రాచలంతీ శృకాహస్తాని షంగినా శృకాహస్తా ఇతి శృకాహస్తా షంగిన ఇతి షంగినా అన్వేషు వివిధ్యంతి వివిధ్యంతి పాత్రేషు వివిధ్యంతీతి వివిధ్యంతి పాత్రేషు విదాత విదాతో జనాన్ జనాని విజనాన్ ఏతావంతశ్చ చ భూయాగ్నిసః భూయాగ్నిసశ్చ చ దిశాః దిశో రుద్రాః రుద్రావీతస్థిరే వితస్థిర ఇతి వీతస్థిరే నమోస్తు అస్తు రుద్రేభ్యః రుద్రేభ్యో యే జివి దివి యేషాం యేషాం వర్షం వర్షమిషావః ఇషావస్తేభ్యేభ్యో దశ దశ ప్రాచీ ప్రాచీయద్దక్షిణా దక్షిణా ప్రతీచీ ప్రతీచీరుదీచీ ఉదీర్ధ్వా భూవర్ధ్వా అంతరిక్షే అంతరిక్షే వాతాః వాతః పృథివ్యాం పృథివ్యామన్నం అన్నమిత్యన్నం ఓ శిశ్రియాణమ్య అద్యవోషాదీభ్య అద్వైతేభ్యోషాదీభ్యో వనస్పతిభ్య వనస్పతిభ్యో అధి వనస్పతిభ్యైతి వనస్పతిభ్య అధి సంభ్రేతం సంభ్రేతం పయాః సంభ్రేతమితి సంభ్రేతం పయైతి పయాః కాన్నాః నైషం ఇషమోర్జం ఓర్జం దత్త దత్తమరుత మృత సాంబ్రాణా సాంబ్రాణా అస్మన్ సాంబ్రాణా ఇది సంబ్రాణా అస్మద్గస్తే క్షున్మయీ మయీ తే తర్వూర్గ్ ఊర్జం యం దుష్మ దుష్మస్తం తంతే శుక్ సుగృచ్చతు తృచ్చత్ ఇమామే మే అగ్నే అగ్న ఇష్టాకా ఇష్టాకా దేనవాః దేనవః సంతు సంతేకా ఏకా చ దశ దశ శతం శతాం సహస్రం సహస్రమయుతం అయుతం నియుతం నియుతమద్భూతం నియుతమితి నియుతం అద్భుతం న్యద్భుతం న్యద్భుతాం సముద్ర న్యద్భుతమితి అద్భుతం సముద్రో మధ్యం మధ్యమంతా అంతఃపరార్ధ పరార్ధేతా పరార్ధైతి పరా అర్ధ ఏతా మే మే అగ్నే అగ్న ఇష్టాకా ఇష్టాకా ధేనవాః ధేనవః సంతు సంత్వముత్ర అముత్రముష్మిన్ అముష్మిన్ లోకే లోకర్తవాః కృతవస్థ కర్తామృతాః కృతామృతృతుష్ఠాః కృతమృత ఇత్యేక మృతాః ఋతుష్ఠాశ్చ ఋతుష్ఠా ఇత్యేతు స్థాః కర్తామృతాః కృతామృతో కృతశ్చ్యుతాః కృతమృత ఇత్యేక మృతాః ఘృతశ్చ్యుతో మధుశ్చ్యుతాః ఘృతశ్చ్యుతైతే ఘృతశ్చ్యుతాః మధుశ్చ్యుతో విరాజాః మధుశ్చ్యుతైతే మధుశ్చ్యుతాః విరాజో నామ విరాజైతే రాజాః నామ కామదుభాః కామదుభా అక్షీయమానాః కామదుభా ఇతి కామదుభాః అక్షీయమానా ఇత్యక్షీయమానాః సముద్రస్య త్వావకయా అవకయాగ్నే అగ్నే పరి పరియామసి యయామసీతియామసి పాపకో అస్మభ్యం అస్మభ్యాం శివ శివో భావ భవేతి భవ కిమస్య త్వా తాయరాయూణ యదాయునాగ్నే అగ్నే పరి పరియజామసి యజామసీ యజామసి పావకో అస్మభ్యం అస్మభ్యాం శివ శివో భావ భవేతి భవ ఉపజ్మన్ జ్వన్నుప ఉపవేతసే వేతసేవ అవతర శరణీషు నదీష్వా ఏత్యా అగ్నే పిత్రం పిత్రమపాం అపామసి అసి మండోగి మండోగి తాభి తాభిరాగహి ఆగహి నహిసా సేవం ఇమన్నాహ నో యజ్ఞం యజ్ఞం పావకవన్నం పావకవన్నాం శివం పావకవన్నమితి పావకవన్నం శివం కృధి కృధీతి కృధి అపామిదం ఇదం యజనం యజనాం సముద్రస్య యజనమితి అయనం సముద్రస్య నివేశనం నివేశనమితి వేషణం అన్యాగ్యస్తే ఏ అస్మదే అస్మత్ప్రపంతు ప్రపంతు హేతయా హేతయ పావక పావకో అస్మభ్యం అస్మభ్యాం శివ శివో భావ భవేతి భవ అగ్నే పావక పావక రోచిషా రోచిషా మంద్రయా మంద్రయా దేవ దేవజిహ్వయా జిహ్వయేతి జిహ్వయా ఆ దేవాన్ దేవాన్వక్షి వక్షియక్షి యక్షీ చేతి సమాహ న పావక పావకరీదివ దీదివోగ్నే దీదివైతి దీది వహ అగ్నే దేవాన్ దేవా ఇహావాహ ఆవాహ భయేదేవ ఉపయజ్ఞం యజ్ఞాం హవి హవిశ్చ సనః నైతేన పావకయాయ యశ్చితయంత్యాశ్చితయంత్యాం దురుచే దురుచవృషసా వృషసో నానునా భానుమేతి భానునా దూర్వన్న అయామన్ యామన్నేతశస్య ఏతశస్య నూరణే కణ ఆయ ఆయ యోఘణే ఘణేన నతృశాన తదృశానో అజరా అజర ఇత్యజరా నమస్తే తే హరాసే హరాసే శోచిషే శోచిషే నమః నమస్తే తే అస్తు అస్తర్చిషే అర్చిష ఇత్యర్చిషే అన్యాగ్రస్తే తే అస్మత్ అస్మత్తాపంతు తపంతు హేతయ హేతయ పావక పావకో అస్మభ్యం అస్మభ్యాం శివ శివో భావ భవేతి భవ విషదేవే విషదైతి ద్వేత్తదే వేలప్సుషదే అప్సుషదే బలిషదే అప్సుషదైత్యప్సు సదే బలిషదే వనసదే బలిషద ఇది బలిః సదే వనసదే స్వర్విదే వనసదైతి వన సదే స్వర్విదే స్వర్విదైతి స్వ విదే ఏ దేవా దేవాదేవానాం దేవానా ఇంద్రియా ఇంద్రియానాం ఇంద్రియాణం సంవత్సరీణముప ఉపభాగం భాగమాసరే ఆసరద ఇత్యాసరే అహుతారో హవిషా అహుతార ఇత్యాహుత అదా హవిషో యజ్ఞే యజ్ఞే అస్మిన్ అస్మిన్ స్వయం స్వయం పిబంతు పిబంతు మధూన మధూన ఘృతస్యేతి ఘృతస్య ఏ దేవా దేవాదేవేషు దేవేష్వధి అధి దేవత్వం దేవత్వమాయం దేవత్వమితి దేవత్వం ఆయన్యే ఏ బ్రహ్మణః బ్రహ్మణః పురజేతారాః పురజేతారో అస్య పురజేతార ఇతి పురః ఏతారాః అస్యేత్యస్య ఏభ్యో నృతే పవతే పవతే ధామ ధామకిం కించన జనన అదే దివ దివో నా పృథివ్యా పృథివ్యా అధి అధీనుషు సృష్టి సృషు ప్రాణదా అపానదా ప్రాణదా ఇది ప్రాణ గా అపానదా వ్యానదా అపానదా ఇత్యపాన గా వ్యానదా వచ్చోదా వ్యానదా ఇది మూల్యాన గా వచ్చోదా పరిబోదా వచ్చోదా ఇది వక్ష దా పరిబోదా ఇది వరివ దా అన్యాభ్యస్తే హే అస్మత్ అస్మత్తపంతు ప్రవంతు హేతయ హేతయ పావక పావకో అస్మభ్యం అస్మభ్యాం శివ శివో భవ భవేతి భవా.